పక్షులు ఎలా ఎగురుతాయి. పుస్తకం 32వ భాగం. సైకిల్ పంపు చివరన వేడి ఎందుకు పెరుగుతుంది? సైకిళ్ల సంఖ్య తగ్గింది. టైర్లలో గాలి నింపుకునే పంపుల తీరు కూడా మారింది. ఒకప్పుడు 2 చేతులతో నేరుగా పట్టుకుని గాలి నింపే పంపులు ఉండేవి. కొంతకాలానికి రబ్బరు గొట్టం ఉండే పంపులు వచ్చాయి. ఇప్పుడు కాలితో పనిచేయించే పంపులను వాడుతున్నారు. వీటన్నింటిలోనూ గాలి కొడుతున్నప్పుడు పంపు గొట్టం కింద భాగాన్ని ముట్టుకుని చూస్తే తప్పకుండా వెచ్చదనం తెలుస్తుంది. పంపులోని పిస్టన్ కదులుతున్నందుకు రాపిడి కారణంగా వేడి పుట్టిందని ఎవరైనా అనవచ్చు. ఆ పరిస్థితిలో గొట్టం మొత్తంలోనూ ఒకే రకమైన వెచ్చదనం ఉండాలి. కానీ నిజానికి పంప్ అడుగు భాగంలో మాత్రమే ఈ వెచ్చదనం తెలుస్తుంది. ఒక్కసారిగా పంపును వదిలేస్తే హ్యాండిల్ పైకి వచ్చింది అనుకుందాం. అప్పుడు పంపు అడుగు భాగం ఒక్కసారిగా చల్లబడుతుంది కూడా. ఈ రకంగా అక్కడ ఉన్న వేడిమికి రాపిడి కారణం కాదని తేలిపోతుంది. ఒత్తిడి కారణంగా ఫ్లూయిడ్స్ అనే ద్రవాలు కదులుతాయని గమనించాం. గాలి కూడా ఈ రకానికి చెందినదే అని తెలుసుకుందాం. ఇక లిక్విడ్స్ అనే ద్రవాలకు, ఘన పదార్థాలకు ఒక రకమైన లక్షణాలు ఉంటే, ఒత్తిడి విషయంలో వాయువులకు మరొక రకమైన లక్షణాలు ఉంటాయి. వాయువులను అదిమి కుదించవచ్చు, అంటే అవి ఆక్రమించే చోటును తగ్గించవచ్చు. ఎంత ప్రాంతం దొరికితే అంతగా వాయువులు విస్తరిస్తాయన్న లక్షణం మీద ఈ విషయం ఆధారపడి ఉంటుంది. స్థలం దొరికితే వాయువులు బాగా విస్తరిస్తాయి, స్థలం దొరకకపోతే అవి కుదించుకుపోతాయి. ఈ కదలికలో భాగంగా వాయుకణాలు కొట్టుకుంటాయి, వాటిలో వేడిమి తేడాలు పుడతాయి. గాలి వచ్చి మన శరీరానికి తాకినప్పుడు అందులోని శక్తి మన శరీరానికి మారుతుంది. వేడి వాతావరణంలో బాగా విస్తరిస్తున్న వేడి గాలి మనకు ఎక్కువగా తగులుతుంది, కాబట్టి వేడి తెలుస్తుంది. చల్లని వాతావరణంలో గాలి ఎక్కువగా కదలదు, అంటే మనకు ఎక్కువగా తగలదు, అంటే మనకు శక్తి అందే అవకాశం తగ్గుతుంది. ఇక సైకిల్ పంపులో గాలిని అదమటానికి హ్యాండిల్ను కిందకు నొక్కాలి, అంటే కండరాలలోని శక్తి హ్యాండిల్లోకి మారుతుంది, అక్కడ నుంచి గాలిలోకి మారుతుంది. అందుకే గాలి కణాలు ఎక్కువ వేగంగా కదులుతాయి. వాటిని అదిమిన కొద్దీ ఒకదానికొకటి ఎక్కువగా కొట్టుకుంటాయి. అవి వెళ్ళి పంపు గోడలకు కూడా కొట్టుకుంటాయి. శక్తి పంపు గోడలోకి మారి అక్కడ వేడి ఎక్కువవుతుంది. వాయువుల పరిమాణం, వేడి, పడిన ఒత్తిడి మధ్య గట్టి సంబంధం ఉంటుంది. వాయువు ఆక్రమించిన స్థలం తగ్గిన కొద్దీ, అంటే ఒత్తిడి పెరిగిన కొద్దీ అందులోని వేడి పెరుగుతుంది, అంటే ఒత్తిడితో గాలి వేడెక్కుతుంది. గాలిని విస్తరించే వీలు ఉండేట్లు వదిలితే కణాల మధ్య తాకిడి తగ్గి అది చల్లబడుతుంది. ఈ విషయం ఆధారంగానే ఎత్తైన ప్రాంతాలలో వాతావరణం చల్లగా ఉంటుంది. కొండ కింద ఉండే గాలి మీద వాతావరణంలోని గాలి బరువంతా పడి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి అక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది. కొండపైకి పోతున్న కొద్దీ ఒత్తిడి తగ్గుతుంది, గాలి విస్తరిస్తుంది, కాబట్టి అక్కడ చల్లగా ఉంటుంది. కొండ ఎక్కేవారికి, విమానంలో ఎత్తులకు చేరేవారికి ఈ ఒత్తిడి తేడా చెవులలో తెలుస్తుంది. వాతావరణంలో గాలి ఒక్కసారిగా ఒత్తిడి మారినందుకు పైకి కదిలితే అక్కడ అది బాగా చల్లబడుతుంది. అదే గాలి ఒత్తిడి కారణంగా మళ్ళీ కిందకు వస్తే వేడెక్కుతుంది. ఈ రకంగా గాలిలో ఒత్తిడి, వేడిమి పరిమాణాలలో మార్పుల కారణంగానే ఈదురుగాలులు, తుఫాన్లు మొదలైనవి పుడతాయి. రాపిడి కారణంగా వేడి పుట్టడంలో ఉన్న చిత్రమైన పద్ధతికి ఉదాహరణ ఈ జవాబులో మనకు ఎదురైంది.